அம்மா அம்மா வந்தனாலம்மா வந்தனாலம்மா நீக்கு வந்தனாலம்மா வந்தனாலம்மா அம்மா வந்தனாலம்மா வந்தனாலம்மா நீக்கு வந்தனாலம்மா அம்மா வந்தனாலம்மா வந்தனாலம்மா நீக்கு வந்தனாலம்மா ராமுன்னி குளிச்சினவம்மா நித்தியம் பூஜலு சேசினவம்மா కొలిచినావమ్మా నిత్యం పూజలే చేసినావమ్మా గూడు చెదిరిపాయ గుండెలు విసిపాయ గూడు చెదిరిపాయ గుండెలు విసిపాయ కొలిచిన రామయ్య కొండ దిగిరాడాయి వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా కన్నా